నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ముందు కొన్ని పత్రాలున్నాయి. ఇవి ఒక ఊరి కథను చెబుతున్నాయి. కానీ ఇదేదో మామూలు ఊరు కాదు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రదేశం. దాని పేరులోనే ఒక గొప్ప ఆశయముంది. జ్ఞానాపురం అంటే ద విలేజ్ ఆఫ్ విజ్డమ్. అవును, ఆ పేరుకు తగ్గట్టే దాని ప్రయాణం కూడా చాలా అద్భుతమైనది. ఆకలి, కరువు వాటితో నిస్సహాయంగా వలస వచ్చిన ప్రజల కోసం ఏర్పడిన ఒక చిన్న ఆవాసం. కాలక్రమేణా విశాఖపట్నం మేత్రాసనానికి ఒక మణిమకుటంగా ఎలా మారిందో ఈ పత్రాలు మనకు వివరంగా చెబుతాయి. సరే, అయితే ఈ కథను మనం మొదటి నుండి అంటే పునాదుల నుండి విడమరచి చూద్దాం. అసలు ఈ జ్ఞానాపురం ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది? ఈ కథ మనల్ని 1850ల నాటికి తీసుకెళ్తుంది. అప్పుడు విశాఖపట్నం, విజయనగరం, ఆ చుట్టుపట్టల ప్రాంతాల్లో భయంకరమైన కరువు వచ్చింది. అంటే కనీవిని ఎరుగని రీతిలో. తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. అమ్మో, ప్రజలు ఇక బ్రతకలేమని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తండోపతండాలుగా విశాఖపట్నం నగరానికి వలసరావడం మొదలుపెట్టారు. అంటే నగరం మీద ఒక్కసారిగా విపరీతమైన భారం పడి ఉంటుంది కదా. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏంచేసింది? సరిగ్గా అదే సమస్య. అంతమందికి ఆశ్రయమివ్వడం, తిండి పెట్టడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. వాళ్లు దాదాపు చేతులెత్తేసే పరిస్థితికొచ్చారు. ఆ క్లిష్ట సమయంలో వాళ్లు ఫ్రెంచ్ మిషనరీలను సహాయమడిగారు. అప్పుడు మిషనరీలు రంగంలోకి దిగారన్నమాట. అవును, అప్పటి బిషప్ టిస్సో గారు ఈ పెద్ద కార్యాన్ని వికార్ జనరల్ రిచర్డ్ ఫాదర్ గారికి అప్పగించారు. వాళ్ల ఆలోచన ఏంటంటే, వీళ్లకేదో తాత్కాలిక సహాయం కాదు, ఒక శాశ్వత పరిష్కారం చూపించాలి. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలి. మంచి ఆలోచన. అందుకోసం నగరానికి కొంచెం దూరంలో వార్ఫీల్డ్ అనే ఒక మాజీ సైనికోద్యోగి నుండి 79 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 79 ఎకరాలా? అది చాలా పెద్ద ప్రదేశం. అంటే వాళ్ళకి కేవలం నివాసమే కాదు, జీవనోపాధి కూడా కల్పించాలనే ఆలోచనుంది. ఖచ్చితంగా, అదే అసలు ప్లాన్. అక్కడ వాళ్లకు చిన్న చిన్న ఇళ్లు కట్టించారు, వ్యవసాయం చేసుకోవడానికి భూమిని పంచారు. అంతేకాదు, సున్నం బట్టీలు పెట్టించి చేతినిండా పని కూడా కల్పించారు. అంటే చేపలివ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించారన్నమాట. ఒక స్వయం సమృద్ధ సమాజానికి పునాది వేశారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో ప్రకృతి వాళ్లని మంజి పరీక్షించినట్టుంది. ఈ పత్రాల్లో తుఫాన్ల గురించి ఉంది. అది ఊహించని దెబ్బ. 1870లో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. వాళ్లు కట్టుకున్న పూరిగుడిసెలన్నీ అన్నీ నెలమట్టం. చేతికొచ్చిన పంట మొత్తం కొట్టుకుపోయింది. సర్వం కోల్పోయి మళ్లీ మొదటికొచ్చారు. అయ్యో, ఎలాగో తేరుకుంటున్నారు. ఆ సమయంలో 1876లో మరో పెను తుఫాను. ఈసారి ఇంకా భీకరంగా వచ్చింది. ఊరు మొత్తం నాశనమైపోయింది. 6 ప్రాణాలు కూడా కోల్పోయారు. 2 అంత పెద్ద విపత్తులు, ఆ ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉండుంటుంది? సహజంగానే వాళ్లలో ఆశ చచ్చిపోయింది. ఈ నేల మనకు అచ్చిరాలేదు, మన బ్రతుకులు మారవు. ఆ నిస్పృహతో చాలా కుటుంబాలు తమ సామాను సర్దుకుని తిరిగి వాళ్ల సొంత ఊళ్లకు వెళ్ళిపోయాయి. జ్ఞానాపురం దాదాపు ఖాళీ అయిపోయింది. అయితే కథలో అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. ఫాదర్ రెక్క, ఈయన చేసిన కృషి గురించి ఈ పత్రాలు చాలా ప్రత్యేకంగా చెబుతున్నాయి. అవును, ఇది ఆ సమాజం యొక్క భవిష్యత్తును మార్చేసిన సంఘటన. ప్రజలు వెళ్ళిపోయారని మిషనరీలు చేతులు దులుపుకోలేదు. ముఖ్యంగా ఫాదర్ రిక్క. ఆయన ఆ సమాజం మీద నమ్మకాన్ని వదల్లేదు. ఏం చేశారాయన? ఆయన స్వయంగా ఒక ఎడ్లబండి వేసుకుని ప్రజలు వెళ్ళిపోయిన గ్రామాలకు బయల్దేరారు. ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లతో మాట్లాడి, భయపడకండి, మేమున్నాం, మనం కలిసి నిలబడదామని ధైర్యం చెప్పారు. వామ్మో, కేవలం మాటలతో అంతమందిని వెనక్కి తీసుకురావడం సాధ్యమేనా? వాళ్లకింకా ఏదైనా భరోసా ఇచ్చారా? మంచి ప్రశ్న అడిగారు. కేవలం ధైర్యం మాత్రమే కాదు, ఒక గట్టి భరోసా ఇచ్చారు. ఈసారి మనం గట్టి ఇల్లు కట్టుకుందాం, ఏ తుఫాను మనల్నేమీ చేయలేదు అని హామీ ఇచ్చారు. ఆయన మాటల్లోని నిజాయితీ, వాళ్లమీద ఆయనకున్న ప్రేమ, దాన్ని చూసి ప్రజలు ఆయన్ను నమ్మారు. మళ్లీ జ్ఞానాపురానికి తిరిగి వచ్చారు. ఇది నాయకత్వం మీద ప్రజలకున్న అచంచల విశ్వాసానికి గొప్ప నిదర్శనం కదా. నిజంగా. సరే, ప్రజలు తిరిగి వచ్చారు, వాళ్లలో భవిష్యత్తుపై ఆశను ఎలా నింపారు? ఇక్కడే ఆ గ్రామానికి జ్ఞానాపురమని పేరు పెట్టారా? అవును, బిషప్ టిస్సో గారు చాలా దూరదృష్టితో ఆలోచించారు. ఈ సమాజానికి కేవలం ఆశ్రయం, ఆహారమిస్తే సరిపోదు, వాళ్లకొక గుర్తింపు, ఒక ఉన్నతమైన లక్ష్యమవసరం అని గ్రహించారు. అప్పుడే ఆయన ఆ ప్రాంతానికి జ్ఞానాపురం, ద విలేజ్ ఆఫ్ విజ్డమ్ అని నామకరణం చేశారు. అంటే అది కేవలం ఒక పేరు కాదు, అదొక దార్శనికత. అస్సలు కాదు, అదొక గొప్ప దార్శనికత. నిరక్షరాస్యులైన ఆ ప్రజలు కేవలం బ్రతకటం కాదు, దైవిక జ్ఞానంలో, లౌకిక జ్ఞానంలో అభివృద్ధి చెంది సుజ్ఞానులుగా, వివేకవంతులుగా మారాలనే గొప్ప ఆకాంక్ష ఆ పేర్లో ఉంది. వాళ్లలో ఒక ఆత్మగౌరవాన్ని నింపే ప్రయత్నమన్నమాట. మీరు కేవలం కూలీలు కాదు, మీరు వివేకవంతులు కాబోతున్నారు అని. కరెక్ట్. ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. మరి లక్ష్యాన్ని నిర్దేశిస్తే సరిపోదు కదా, దాన్నే ఆచరణలో పెట్టడానికి విద్య అనేది చాలా కీలకం. ఆ దిశగా ఎలాంటి అడుగులు పడ్డాయి? అక్కడికే వస్తున్నాను. జ్ఞానాన్ని పంచటానికి విద్యే మార్గం. ఈ బాధ్యతను ఫ్రాన్స్కు చెందిన సెయింట్ జోసెఫ్ ఆఫ్ ఆనేసీ మఠకన్యలు తీసుకున్నారు. వారు 1896లో ప్రత్యేకంగా బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆడపిల్లల చదువు అంటే పెద్ద సవాలే కదా. ప్రజల స్పందన ఎలా ఉంది? మీరు ఊహించినట్టే, చాలా వ్యతిరేకతొచ్చింది. ఆడపిల్లలకు చదువెందుకు, ఇంట్లో పనులు చేసుకుంటే చాలు అనే ఆలోచన. దాంతో ఒక్కరంటే ఒక్కరు కూడా స్కూల్లో చేరలేదు. అయ్యో. ఫలితంగా విద్యార్థులు లేరనే కారణంతో ప్రభుత్వం 1900లో ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. అంటే మొదటి ప్రయత్నం విఫలమైందన్నమాట. అయినా వారు పట్టు వదల్లేదా? వదల్లేదు. ఆ మఠకన్యల సంకల్పం చాలా గొప్పది. వాళ్లు ఇల్లిల్లు తిరిగారు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు, బాలికా విద్య ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాదు ఒక ప్రాక్టికల్ ఆలోచన చేశారు. అదేమిటి? కరువు నుండి వచ్చిన ప్రజలు కాబట్టి పోషకాహారం విలువ వాళ్ళకి బాగా తెలుసు. అందుకే స్కూలుకు వచ్చే ప్రతి అమ్మాయికి ఉచితంగా గోధుమ నూక జావా, ఉడికించిన గుడ్డు, పాలు ఇలాంటి పౌష్టికాహారం ఇస్తామని ప్రకటించారు. ఇది మంచి ఐడియా. ఈ ప్రోత్సాహం అద్భుతంగా పనిచేసింది. పిల్లలు స్కూల్కి రావడం మొదలుపెట్టారు. వారి పట్టుదలను చూసి ప్రభుత్వం 1901లో మళ్లీ ఆ పాఠశాల గుర్తింపు ఇచ్చింది. ఇది కేవలం ఒక స్కూల్ మళ్లీ తెరవడం కాదు, అదొక నిశ్శబ్ద సామాజిక విప్లవం లాంటిది. అవును. విద్య ద్వారా మహిళా సాధికారతకు జ్ఞానాపురంలో పడిన బీజమది. ఆ చిన్న పాఠశాలే ఆ తర్వాత కాలంలో సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల, సోఫియా జూనియర్ కాలేజ్, సెయింట్ మేరీస్ బీఎడ్ కళాశాల, ఇలా గొప్ప విద్యాసంస్థలుగా పెరిగింది. అద్భుతం. విద్యతో పాటు సమాజానికి అత్యంత అవసరమైన మరో రంగం వైద్యం. ఆ దిశగా ఏమైనా జరిగిందా? సమాజానికి విద్య ఒక కన్ను అయితే వైద్యం మరో కన్ను అని వారు భావించారు. అదే మఠకన్యలు జ్ఞానాపురంలో ఒక చిన్న డిస్పెన్సరీని మొదలుపెట్టి పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం ప్రారంభించారు. ముఖ్యంగా సిస్టర్ మేరీ ఫ్రాన్సిన్ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆమెను డాక్టర్ అమ్మగారు అని పిలిచేవారని ఈ పత్రాల్లో ఉంది. ఆమె గురించి మరికొన్ని వివరాలు చెప్పగలరా? ఆమె ఒక శిక్షణ పొందిన నర్సు, కాని ఆమె సేవాభావం అలాంటిది. అప్పట్లో కలరా, మశూచి లాంటి మహమ్మారులు ప్రబలినప్పుడు ప్రాణాలకు తెగించి గ్రామమంతా తిరుగుతూ వైద్యం చేసేవారు. రాత్రి పగలు తేడా లేకుండా రోగుల దగ్గరే ఉండి సేవ చేసేవారు. అందుకే ప్రజలు ఆమెను అంత ప్రేమగా డాక్టర్ అమ్మగారు అని పిలుచుకున్నారు. అవును, ఆమె ఆ సమాజానికి ఒక రక్షణ కవచంలా నిలిచారన్నమాట. విద్య, వైద్యం ఈ రెండూ వారి జీవితాలను బాగుచేశాయి. కాని ఈ పత్రాలు పదే పదే ప్రస్తావించే మూడవ అంశం విశ్వాసం. అది వారి సమాజంలో ఎలా వేళ్లూనుకుంది? ఇది చాలా ఆసక్తికరమైన పరిణామం. ప్రజలు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత వారిలో ఒక పెద్ద అంతర్మథనం జరుగుంటుంది. తమ పాత నమ్మకాలు, ఆచారాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. ఆ నిర్ణయమేమిటి? దాన్ని ఎలా ఆచరణలో పెట్టారు? వాళ్ళు ఒక సామూహిక నిర్ణయం తీసుకున్నారు. తమ పాత అవిశ్వాసాలకు సంబంధించిన తాయెత్తులు, ఇతర చిహ్నాలన్నింటినీ ఒక చోట చేర్చారు. వాటన్నింటినీ ఒక పెద్ద గొయ్యి తీసి అందులో పాతిపెట్టారు. అంటే తమ గతాన్ని గౌరవంగా సాగనంపినట్టు. సరిగ్గా. ఆ తర్వాత అదే ప్రదేశంలో దానిపైన ఒక సిలువ గుర్తు మండపం నిర్మించారు. ఒకసారి ఊహించుకుంటే తమ పాత నమ్మకాలను వదిలి ఆనవాళ్లను భూమిలో పాతిపెట్టి దానిమీద కొత్త విశ్వాసానికి చిహ్నంగా సిలువను నిర్మించడం, వారిలో ఎంతటి మానసిక సంఘర్షణ, ఎంతటి నిబద్ధత ఉండి ఉండాలి! ఖచ్చితంగా. ఆ మండపం వారి విశ్వాస ప్రయాణానికి ఒక సజీవ సాక్షిగా, ఒక మైలురాయిగా నేటికీ నిలిచి ఉంది. వారి ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడితో ఆగలేదు. 1870లో ఒక చిన్న తాటాకుల గుడితో మొదలై 1893లో పెంకులగూడి, 1927లో ఒక విశాలమైన నూతన దేవాలయం, చివరికి 1981 నాటికి అది పునీతా పేతృ ప్రధాన దేవాలయంగా అంటే సెయింట్ పీటర్స్ కేథడ్రల్గా రూపుదిద్దుకుంది. ఈ భౌతిక నిర్మాణాలు వాళ్ల ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రతీకలు. ఈ విశ్వాసం కేవలం ప్రార్థనలకే పరిమితమైందా, లేక వారి సంస్కృతిలో, దైనందిన జీవితంలో కూడా భాగమైపోయిందా? ఇక్కరే జ్ఞానాపురం యొక్క ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. వారి విశ్వాసం ప్రార్థనా మందిరాలకే పరిమితం కాలేదు. అది వారి జీవన విధానంలో, వారి పండుగలలో, వారి పాటలలో, చివరికి వారి ఆటల్లో కూడా భాగమైపోయింది. అంటే జ్ఞానాపురంలో ఎప్పుడు చూసినా ఒక పండుగ వాతావరణం ఉంటుందన్నమాట? అవును. జనవరిలో న్యూ ఇయర్ వేడుకలతో మొదలు పెడితే ఫిబ్రవరిలో 3 పీఠకాల పండుగ, ఆ తర్వాత తపస్సు కాలములో ప్రత్యేక ప్రార్థనలు, జూన్లో గ్రామపాలకుడైన పునీత పేతృగారి పండుగ, అక్టోబర్ నెల మొత్తం ప్రతి వీధిలో జపమాల ప్రార్థనలు, నవంబర్లో సమాధుల పండుగ, డిసెంబర్లో క్రిస్మస్. ఇలా సంవత్సరం పొడవునా వారి జీవితం విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. వీటన్నిట్లోకెల్లా ఆగస్టులో జరిగే మరియమాత మోక్షరోపణ పండుగ చాలా ముఖ్యమైనదని ఈ పత్రాలు చెబుతున్నాయి. దాన్ని ఊరి పండుగ లేదా అప్పు పండుగని కూడా అంటారట. ఆ పేర్ల వెనుక కథేంటి? దాని వెనుక ఒక బలమైన కథ, విశ్వాసమున్నాయి. ఒకానొక సమయంలో గ్రామాన్ని కలరావ్యాధి కవలిస్తోంది. ప్రతి ఇంట్లో మరణం మృదంగం, వైద్యం అందుబాటులో లేదు. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ప్రజలందరూ మరియమాత స్వరూపం ముందు మోకరిళ్ళి కన్నీళ్లతో ప్రార్థించారు. ఆ తర్వాత అద్భుతం జరిగినట్టుగా ఆ రోజు నుండి కలరావ్యాధి తగ్గుముఖం పట్టింది. గ్రామం మళ్లీ కోలుకుంది. అది కేవలం అమ్మవారి దయవల్లే జరిగిందని ప్రజలు ప్రగాఢంగా నమ్మారు. దానికి కృతజ్ఞతగా 1900 నుండి ప్రతి ఏటా ఆగస్టు 15న ఈ పండుగను జరపడం ప్రారంభించారు. ఓ, అందుకే దాన్ని ఊరి పండుగ అంటారు. మరి అప్పు పండుగ అని ఎందుకు పిలుస్తారు? ఆ పండుగను అంత ఘనంగా జరపడానికి కారణం ఆ తల్లి తమను కాపాడిందనే కృతజ్ఞతాభావం. తమ ప్రాణాలు ఆ తల్లి పెట్టిన భిక్ష అని, ఆ రుణం తీర్చుకోవడానికే ఈ పండుగని వారు భావిస్తారు. అందుకే దానికా పేరొచ్చింది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది కులమతాలకు అతీతంగా గ్రామమంతా కలిసి జరుపుకునే అతిపెద్ద వేడుక. వారి ఐక్యతకు ప్రతీక. వారి మరియభక్తి ఎంత బలమైనదంటే ప్రతిరోజూ సాయంత్రం కుటుంబమంతా కలిసి జపమాల చెయ్యనిదే రాత్రి భోజనం చేసేవారు కాదనే నియమముండేది. నిజంగానా? అవును. ఈ ఆచారాన్ని చూసి ప్రముఖ యేసుసభ గురువు పూదోట జోసయ్య గారు తన మధుర స్మృతి పుస్తకంలో, ఆంధ్రప్రాంతంలో మరెక్కడా ఇంతటి బలమైన కుటుంబ ప్రార్థనా విధానం నేను చూడలేదు అని రాశారు. విశ్వాసం, సంస్కృతి ఇంతగా పెనవేసుకుపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఇది కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం కాలేదా? వారి వినోదం, కళల మీద కూడా దీని ప్రభావముందా? తప్పకుండా ఉంది. ఫుట్బాల్ ఆటను మిషనరీలు వారికి 1925లో పరిచయం చేశారు. ఫుట్బాల్ ఆటను కూడా వాళ్లే పరిచయం చేశారా? ప్రజలు దాన్ని ఎలా స్వీకరించారు? వారు ఆటను కేవలం వినోదంగా చూడలేదు, తమదిగా ఓన్ చేసుకున్నారు. అందులో విపరీతంగా రాణించారు. వాళ్ల శారీరక దృఢత్వం, పట్టుదల ఆటకు బాగా సరిపోయాయి. కొంతకాలానికే విశాఖపట్నం జిల్లాలోనే కాదు, రాష్ట్ర స్థాయిలోనే జ్ఞానాపురం ఫుట్బాల్కు మారుపేరుగా నిలిచింది. ఫుట్బాల్ అంటే జ్ఞానాపురం, జ్ఞానాపురం అంటే ఫుట్బాల్ అనే నానుడి కూడా పుట్టిందట కదా? అవును, ఆ స్థాయికి తీసుకెళ్లారు వాళ్ళు. క్రీడలే కాకుండా కళల సంగతేంటి? మిషనరీలు వారిలో ఉన్న కళా నైపుణ్యాలను కూడా గుర్తించి ప్రోత్సహించారు. బైబిల్ కథలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పటానికి నాటకాలు, బుర్రకథలు లాంటివి ఎంచుకున్నారు. ఆగ్నేసమ్మ, యోబు చరిత్ర, 10 ఆజ్ఞలు వంటి నాటకాలను గ్రామస్థులే వేసేవారు. ఈ కళాచైతన్యం నుండే ఆ తర్వాత జ్యోతినిలయం వంటి గొప్ప కళాసంస్థ పుట్టింది. ఇంత అభివృద్ధి సాధించిన ఆ గ్రామం తమకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకుందా? వారి వారసత్వం ఎలా కొనసాగుతుంది? ఇది వారి సంస్కారానికి సంబంధించిన విషయం. వారు తమ మూలాలను అస్సలు మర్చిపోలేదు. తమ గ్రామం కోసం జీవితాలను అంకితం చేసిన ఆనాటి మిషనరీల సేవలను చిరస్థాయిగా నిలపాలని నిర్ణయించుకున్నారు. అందుకే గ్రామ వీధులకు వారి పేర్లను పెట్టుకున్నారు. సిరిల్ వీధి, మాన్యువల్ వీధి, రావులపల్లి వీధి. ఇలా ప్రతి వీధి పేరు వెనుక ఒక త్యాగమూర్తి కథ ఉంది. అంటే వారి చరిత్ర వారి వీధుల్లోనే బ్రతికుందనమాట. ఈ గ్రామం నుండి సమాజానికి ఎలాంటి వ్యక్తులు అందించబడ్డారు? ఈ గ్రామం యొక్క అసలైన వారసత్వం వారు సమాజానికందించిన మానవ వనరులే. ఈ చిన్న గ్రామం నుండి 30 మందికి పైగా గురువులు, 50 మందికి పైగా మఠకన్యలు వచ్చారు. వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆర్చ్ బిషప్ కాగితకు మరియదాసు గారు. ఆయన గురించి మరికొంత చెప్పండి. ఆయన అదే గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి ఎదిగారు. మొదట గుంటూరు మేత్రాణులుగా, ఆ తర్వాత విశాఖపట్నం అతిమేత్రాణులుగా సేవలు అందించారు. ఒకప్పుడు కరువుతో వలస వచ్చిన వారి ఆవాసం నుండి ఒక వ్యక్తి అదే ప్రాంతానికి ఆధ్యాత్మిక అధిపతి కావడం, ఇది ఆ సమాజం సాధించిన ప్రగతికి, పరిణితికి సంకేతం. ఖచ్చితంగా ఈ గ్రామం యొక్క ప్రాముఖ్యత జాతీయ, అంతర్జాతీయ స్థాయికి కూడా చేరినట్టుంది. మదర్ థెరెసా వంటి ప్రముఖులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించారనుంది. వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకులు ఈ గ్రామాన్ని సందర్శించారు. అన్నిటికన్నా ముఖ్యంగా 1988లో పునీత మదర్ థెరెసా జ్ఞానాపురం వచ్చారు. ఆమె రాకతో తమ నేల పావనమైందని, తమ గ్రామం ఒక పుణ్యక్షేత్రంగా మారిందని ప్రజలు భావించారు. దీన్ని ఒక విస్తృత చిత్రంలో పెట్టి చూస్తే, కరువుతో వలస వచ్చిన నిస్సహాయ ప్రజల ఆవాసంగా మొదలై వాటికన్ ప్రతినిధులు పునీతుల పాదస్పర్శతో పావనమైన పుణ్యక్షేత్రంగా మారడం, ఇది నిజంగా ఒక అసాధారణ ప్రయాణం. ఖచ్చితంగా. అందుకే జ్ఞానాపురం విశాఖ మేత్రాసనానికి మణిమకుటంగా పిలువబడుతుంది. అది కేవలం భౌగోళికంగా పెద్దది కావడం వల్ల వచ్చిన పేరు కాదు. వారి విశ్వాసం, ఐక్యత మరియు వారు సాధించిన సామాజిక ప్రగతికి దక్కిన గౌరవం అది. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ముగిస్తూ జ్ఞానాపురం కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠం ఏమిటి? ఎలా పునర్నిర్మించవచ్చో చెప్పే ఒక ఆచరణాత్మక నమూనా, ఒక కేస్ స్టడీ. వారి విజయం వెనుకున్న రహస్యం కేవలం బయటి నుండి వచ్చిన సహాయం మాత్రమే కాదు. మరింకేమిటి? మూడు ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. ఒకటి, దూరదృష్టిగల నాయకత్వం. రెండు, ఆ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల విశ్వాసం. మూడు, తమకొక గుర్తింపు, ఉన్నతమైన లక్ష్యం ఉన్నాయనే భావన. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టారు, కాని అంతటితో ఆగలేదు. వారికి విద్యనిచ్చి వివేకవంతులుగా, వైద్యమందించి ఆరోగ్యవంతులుగా, క్రీడలు, కళల ద్వారా పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దారు. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళదాం. తప్పకుండా. 150 సంవత్సరాలుగా తమ చరిత్రను, సంస్కృతిని, విశ్వాసాన్ని ఇంత బలంగా కాపాడుకుంటూ వస్తున్న ఈ సమాజం నుండి ఆధునిక సమాజం నేర్చుకోవలసింది ఏమైనా ఉందా? వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనలో చాలామంది మన మూలాలను, మన సమాజం యొక్క కథలను మర్చిపోతున్నాం. జ్ఞానాపురం తమ వీధుల పేర్లలో, పండుగలలో, ఆటపాటలలో తమ గతాన్ని సజీవంగా ఉంచుకున్న తీరు మనందరికీ ఒక పాఠం. ఈ కథ మనకు ఒక ప్రశ్నను మిగులుస్తుంది. మన భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి వారసత్వాన్ని అందిస్తున్నాం? కేవలం భౌతిక ఆస్తులనా, లేక మన మూలాల కథలనా?